యావంతో వై దేవాయజ్ఞాయ పునదత ఏవా భవనియ ఏవం విద్వాన్ యజ్ఞాయ పునీతే భవత్తేవ బహిః పవయిత్వాందః ప్రపాదయతి మనుష్య లోక ఏవైనం పవయిత్వా భూతం దేవలోకం ప్రణయత్యదీక్షితయే గయాహుత్యేత్యాహుశ్రువేణ చతస్రో జుహోతి దీక్షితత్వాయ శ్రుజా పంచమీం పంచా క్షరా పంక్తిః పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధ ఆకోక్త్యై ప్రయుజయజ్ఞయే స్వాహేత్యాహాకోక్త్యాహి పురుషో యజ్ఞమభిప్రయుంతే యజేయేతి మేధాయై మనసేజ్ఞయే స్వాహేత్యాహ మేధయాహి మనసా పురుషో యజ్ఞమభిగచ్చతి తరస్పత్యై భూష్ణేజ్ఞయే స్వాహేత్యాహ వాగ్వై సరస్పతి పృథివీ పూషా వాచైవ పృథివ్యా యజ్ఞం ప్రయుంధ ఆపో దేవే బృహతేర్విశ్వశంభువైత్యాహయా వై వర్ష్యాస్తా ఆపో దేవేర్బృహతేర్విశ్వశంభువోయతే తద్యజుర్న బ్రూయా దివ్యా ఆపో శాంతా ఇమం లోకమాగచ్చే యరాపో దేవేర్బృహతేర్విశ్వశంభువైత్యాహాస్మాయే లోకాయ శమయతి తస్మాత్ శాంతా ఇమం లోకమాగచ్చంతి ద్యావా పృథివీ ఇత్యాహద్యావా పృథివ్యోరి యజ్ఞ పూర్వంతరిక్షమిత్యాహాంతరిక్షే యజ్ఞో బృహస్పతిర్నో హవిషా వృథాత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవాస్మై యజ్ఞమవరుంధే యద్బ్రూయాద్విధేరిది యజ్ఞస్థానవృక్షే ృథాత్తిహయజ్ఞస్థానమేవ పరివృణక్తి ప్రజాపతిర్యజ్ఞమసృజతసోస్మాత్ సృష్ట పరాణేత్ స ప్రయజరుగ్రీనాసామృతమృతాజుహోదయజ్ఞస్యోష్టపక్షందసాముదయచ్చిత్యాహస్తస్మాదృష్టుభాజుహోదయజ్ఞస్యై ద్వాదశ ్యాహుస్తస్మాద్వాదశభిర్వాత్సబంధమిదో దీక్షయం దిశా వాగేషర్గనష్టగ్భాగనష్టగ్యేతయజ్జాదీక్షయతి వాచై మై నగం సర్వయా దీక్షయతి విశ్వే దేవస్య నేతృత్యాహ సావిత్ర్యే నమతో వృణీత సఖ్యమిత్యాహ విదతే భక్త్యైతేన విశ్వే రాజగిశుభ్యసేత్యాహ వైశ్వదేవ్యేతేన ద్యుమ్నం వృణీత పుష్య సగిత్యాహ పౌష్ణ్యేతేన సావాగేషత్సర్వదేవత్యాయతేతయచ్చాదీక్షయతి సర్వాభిరేవైనం దేవతాభిర్దీక్షయతి సప్తాక్షరం ప్రథమం పదమష్టాక్షరాణి త్రీణి యాని త్రీణి తాన్యష్టా ఉపయంతి యాని చత్వారి తాన్యష్టౌ యదష్టాక్షరాతేన గాయత్రీయేకాదశాక్షరాతేన త్రిష్టజ్ఞద్వాదశాక్షరాతేన జగతి సర్వాణి ఛందాగంసిగతేతయచ్చాదీక్షయతి సర్వేభిరేవైనం ఛందోభిర్దీక్షయతి సప్తాక్షరం ప్రథమం పదగం సప్రపదాశక్వరీ పశపశక్వరీ పశూనేవరుంధకేకస్మాదక్షరాదనాప్తం ప్రథమం పదం తస్మాద్యద్వాచో నాప్తం మనుష్యా ఉపజీవంతి పూర్ణయా జుహోతి పూర్ణయవ హి ప్రజాపతి ప్రజాపతేనాప్తేజ్ఞోనయా జుహోతిన్యోనాద్ది ప్రజాపతి ప్రజాసృజన ప్రజానాగం సృష్ట్యై దేవేభ్యో యజ్ఞాయాతిష్టమానే కృష్ణో రూపం కృత్వా వక్రమ్యాతిష్టతాంతే మన్యంతయం వా ఇమే ఉపావత్స్యతస్య ఇదం భవిష్యతీతి తే ఉపామంత్రయంతతే అహోరాత్రయోర్మహిమానమపనిధాయ దేవానుపావర్తేత మేషవారుచో వర్ణో యత్ శుక్రం కృష్ణార్జునస్యైకసాం నో యత్ కృష్ణమృత్సామయో శిల్పే స్థగిత్యా ఏవాంధకేషవాన్నో యుక్రం కృష్ణాదినస్తాయత్కృష్ణం దేవైన యోస్తదేవాంధే కృష్ణాదిన దీక్షయతి బ్రహ్మణో వాద్రోపయ్యత్కృష్ణాదినం బ్రహ్మణైనం దీక్షయతిమాంధిక్షమానస్ దేవేద్యాయథాయుర్దేవైతద్గర్భో వాదీక్షితముల్భం ప్రోర్ణుతేతస్మాద్గర్భా ప్రావృతా జాయంతేన పురాభోమస్య క్రయాదపోన్వేదయ పురాభోమస్య క్రయాదపోన్వేదగర్భా ప్రజానాం పరాపాదుకాస్య క్రీతే సోమే పోర్ణుతే జాయత ఏవ తదథో యథాపసీయాగం సంప్రజ్ఞపోర్ణుతే తాదృగేవసంగిరదస్సు వర్గం లోకయ్యంతపోర్జం విభజంత తదో యదత్యశిష్యతే శరాభవన్నోర్గ్వేషరాగచ్చరమయే మేఖలాభవత్యోర్జమేవావరుంధే మధ్యదః సన్నహ్యతి మధ్యదయేవాస్మావోర్జం దధాది తస్మాన్ మధ్యదవోర్జాభుంజదవోర్ధ్వం వై పురుషస్య నాభ్యై మేధ్యమవాచేన మేధ్యం యన్మధ్యదః సన్నహ్యతి మేధ్యం చైవాస్యా మేధ్యం చ వ్యావర్తయేంద్రావృత్రాయ వజ్రం ప్రాహరత్సత్రేధా ేంద్రశరాభవంతరాగంశరత్వం వజ్రోమేశరాఖలే మనుష్యస్య భ్రాతుర్యో యచ్చరమయే మేఖలా భవతి వజ్రేణైవ సాక్షాత్కృతం భ్రాతుర్యం మధ్యదోపహరే త్రివద్భవతి త్రివద్వే ప్రాణస్త్రివృతమేవ ప్రాణం మధ్యదో యజమానే దధాది పృథ్వీ భవతి రజ్జూనా వ్యావృత్తే మేఖలయా యజమానం దీక్షయతి యోత్రేణ పత్నీయం విధునత్వాయ యజ్ఞో దక్షిణామభ్యర్థ్యాయత్తాగుం సమభవత్తరింద్రో జాయత్ సోమన్యతయో వాయుతో జనిష్యతే స ఇదం భవిష్యతి తాం ప్రావిషత్తస్యా ఇంద్రయేవాజాయత సోమన్యతయో వైమదితో పరో జనిష్యతే స ఇదం భవిష్యతి తస్యానమృశ్చయో ఇమాచ్చినత్సాసూతవశాభవత్తత్సూ తవశాయే జన్మతాగుంహస్తేన్యవేష్టేరతా మృగే ఋణ్యదాత్ సాకృష్ణవిషాణాభవజింద్రస్య యోనిరసి మామాహింసేరిది కృష్ణవిషాణా ప్రయచ్చతి సయోనిమేవ యజ్ఞం కరోతి సయోనిం దక్షిణాగుం సయోనిమింద్రగుం సయోనిత్వాజకృష్యేత్వా సుదస్యాగా ఇత్యాహ తస్మాదకృష్టపచ్చా ఓషధే పచ్యందే సువిత్పలాభ్యస్తౌషధేభ్యగిత్యాహ తస్మాదోషధయ ఫలం గ్రంథ్రియద్ధస్తేన గంధోజపామనం భావుకా ప్రజాస్వర్యస్మగేదనగ్నం భావుకా కృష్ణవిషాణయా గండోయతే విగృహ్యస్మయతే ప్రజానాం గోపీసాయన పురా దక్షిణాభ్యో నేతో కృష్ణవిషాణామవచతే యత్పురా దక్షిణాభ్యో నేతో కృష్ణవిషాణామవచతే జ్యోని ప్రజానాం పరాపాదుకా స్యాన్నేతాసు దక్షిణాసు తాత్పాలే కృష్ణవిషాణాం ప్రాస్యతి యో నిర్వే యజ్ఞస్య తాత్పాలయ్యోని కృష్ణవిషాణా యో నాభేవ యోనిం దధాతి యజ్ఞస్య స యోని మహాద్వై దేభ్యోపాద్రామద్యజ్ఞాయాతిష్టమానా సా వనస్పతేన్ ప్రావిషత్సైషా వాక్వనస్పతిషు వదతి యాసంతు భూయాతోణభేయా వీణాయాక్షితదండం ప్రయచ్చతి వాచమేవారుంధ ఔదుంబరోభవత్యోర్గ్వాదుంబరవూర్జమేవారుంధే ముఖేన సంవితో భవతి ముఖత ఏవాస్మావోర్జం తస్మాన్ముఖత ఊర్జాభుంజతే క్రీతే సోమే మైత్రావరుణాది దండం ప్రయచ్చతి మైత్రావరుణో హి పురస్తాధృత్తిభ్యోపాదం విభజతి తామృత్యుజో యజమానే ప్రతిష్టాపయంతి స్వాహా యజ్ఞం మనసేత్యాహ మనసా హి పురుషో యజ్ఞమభిగచ్చతి స్వాహా ద్యావా పృథివేభ్యా విత్యాహ ద్యావా పృథివ్యోరిహి యజ్ఞ స్వాహోరోరంతరిక్షాదిత్యాహాంతరిక్షే హి యజ్ఞ స్వాహా యజ్ఞం వా తాదారభైత్యాహాయం వా వయః పవతే స యజ్ఞస్తమేవ సాక్షాదారభతే ముష్టీకరోతి వాచం గచ్చతి యజ్ఞస్య ధృత్యాదేక్షిష్టాయం బ్రాహ్మణ ఇది తృపాదుస్వాహ దేవేభ్యయేవైనం ప్రాహతృక్షేరుభయేభ్యయేవైనం దేవమనుష్యేభ్యః ప్రాహణ పురాణక్షత్రేభ్యో వాచం విసృజే పురాణక్షత్రేభ్యో వాచం విసృజే యజ్ఞం విచ్ఛిన్యాసు నక్షత్రేషు వ్రతం కృణుతే దివాచం విసృజతి యజ్ఞం వ్రతోపైరీయ యజ్ఞమేవాభివాచం విసృజతి ఇది విసృజేభ్యైమృతమన బ్రూయాజ్ఞో వే విష్ణుర్యజ్ఞేనైవ యజ్ఞకం సంతనోదిభీయం మనామహ ఇత్యాహ యజ్ఞమేవ తన్మృతయతి సుపారానో అసద్వశ ఇత్యాహ విష్ణుమేవావరుంధే బ్రహ్మవాదినా వదంతి హోతవ్యం దీక్షితస్య గృహా మితి హేదేక్షితో యజ్జుహుయాజమానస్యావదాయ జుహుయాజ్జన్న జుహుయాజ్ఞపరదంతరియాగ్రే దేవా మనోజాతా మనోయుజైత్యాహ ప్రాణా వై దేవా మనోజాతా మనోయుజస్తేష్వేవ పరోక్షం జుహోజితన్నేవ హుతన్నేవాహుదగ్గస్వపంతం వైదేక్షితగం రక్షాగం శ్రీఘాగం తగ్గ్ఞ ఖలు వై రక్షోహాగ్నేత్రగం సుజాగృహి భయగం సుమంది హేత్యాహాగ్నిమేవాధిపాన్ గత్వా స్వపితరక్షసామవహత్యామిమ వాయోధేక్షితస్వమగ్నే వ్రతమాసేత్యాహాగ్నిర్వై దేవానాం వ్రతపతిస్స ఏవైనం వ్రతమానం భయతి దేవామర్తేష్వేత్యాహ దేవోక్యేష సన్మర్తేషు త్వం యజ్ఞేష్ేత్యాహైతమం హి యజ్ఞేష్ేరతే పవైదేక్షి చుషుపుష ఇంద్రియం దేవదాక్రామంత్య విశ్వే దేవా అభిమామావృత్రిత్యాహేంద్రియే నైవైనం దేవతాభిః సన్నయతి యదేతద్విజర్ణ బ్రూయాద్యావదయేవ పశూనభిక్షేత తావంతోస్య పశవః స్యూన స్వేత్సోమా భూయో భవేత్యాహ పరిమితానేవ పశూనవరుంధే చంద్రమసి మమ భోగాయ భవేత్యాహ యథా దేవతమేవైనా ప్రతిగృహ వరుణాయత్వేతానాదేవతం దక్షిణాగమయేనా దేవతాభ్యోవిష్టేతమేత అనుదిశతి యథా దేవతమేవ దక్షిణాగమయదేవతాభ్యావిష్టతే దేవీ రామవాహన పాదిత్యాహయద్వోమేభ్యంగిగం సదేవం తద్వోమావక్రమిషమితి వావేదాహాచ్ఛిన్నందం పృథివ్యానుగేషమి హసేతుమేవ కృత్వాత్యేది దేవావేదే భయజన మధ్యవసాయతి శోన ప్రాజానంతే ఏన్యోన్యముపాధావంతగా ప్రజానామత్వయేది త్యాగం సమర్థయం దత్తగా ప్రజానామేది సా బ్రవేద్వరం వృణేమ ప్రాయణాగేవ వో యజ్ఞామృదయనాసన్నిస్వాదాదిత్య ప్రాయణీయో యజ్ఞానామాదిత్య ఉదయనీయః పంచ దేవదాయతి పంచదిశోదిశాం ప్రజ్ఞా క్షరాపంచాంతో యజ్ఞో యజ్ఞమేవరుంధే ప్రత్యాగస్వస్తిమయజన్ ప్రాచీమే పదయామిషం ప్రాజానన్నగ్నినా దక్షిణా సోమేన ప్రతీచేకం సవిత్రోదీచేమదిత్యోర్ధ్వాం పత్యాగస్వస్తిం యజతి ప్రాచీమే పదయాదిశం ప్రజానాది పత్యాగస్వస్తిమిష్ట్వాగ్నేషోమో యజతి చక్షుషీవా ఏతే యజ్ఞస్య యదగ్నేషోమోదాభ్యామే ేషోమా విష్వాసవితారంజలిసవితృప్రసూతగేవానుపశ్యజవితారమిష్వాజితింజతీయంస్యామేవ ప్రతిష్టాయానుపశ్యప్తజతి విష్వామాృతేమృజమన్వా మరుతో వై దేవానాం విశోదేవ విషం ఖలు వై గల్పమానం మనుష్య విషమనుగల్పదేయన్మారుతేమృతమన్వా విషాన్మృత్యే బ్రహ్మవాదినా వదంత్య ప్రయాజవదననో యాజం ప్రాయ కార్యమనో యాజవద ప్రయాజముదయనీయమితి మే వై ప్రయాజ అమీ సైవ సా యజ్ఞస్య సంతతిస్తత్తథాన కార్యమాత్మా వై ప్రజాజా ప్రజానో యాజాయత్ ప్రజాజానంతరియాధాత్మానమంతరియాజ్యతనో యాజానంతరియాత్ ప్రజామంతరియాజ్యత ఖలు వై యజ్ఞస్య విదదస్య న క్రియతే తదను యజ్ఞః పరా భవతి యజ్ఞం పరా భవంతం యజమానాన పరా భవతి ప్రజాజవ దేవానో యాజవత్ ప్రాయణేయం కార్యం ప్రజాజవదను యాజవతీయన్నాత్మానమంతరయదిన ప్రజాయజ్ఞః పరా భవతి నయజమానః ప్రాయణేయస్య నిష్కాసుపుదయనీయమభిషర్వపతి సైవ సా యజ్ఞస్య సంతతర్యాః ప్రాయణేయస్య యాజ్యాయత్తాపుదయనీయస్య యాజ్యాః కుర్యాత్ పదాంగమం లోకమానోహే ప్రమాయకస్యాద్యాః ప్రాయణేయస్య పురోనుభాగ్యాస్తాపుదయనీయస్య యాజ్యాః కరోత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి గద్రోశ్చ వే సుపర్ణే చాత్మరూపయోరస్పర్ధేతాగుంసా గద్రోస్సుపర్ణేవ జగత్సాబ్రవీత్రీయస్యామితో దివిసోమస్తమాహరతేనాత్మానం నిష్క్రేణేష్వే దీయం వై గద్రోరసో సుపర్ణే ఛందాగుంసితౌ పర్ణేయా సాబ్రవీదస్మే వై పితరో పుత్రాన్ విభ్రతస్త్రీయస్యామితో దివిసోమస్తమాహరతేనాత్మానం నిష్క్రేణేష్వేతి మా గద్రోర జగత్తుమచతుర్థసాక్షరాశీషా ప్రాప్యన్యవర్తనస్యే అక్షరే అమీలే దాగుంసా పశుభిశ్చేక్షగతిచందసా పశవ్యతమాతస్మాశుమంతం దేశోపనమతి తృష్టుమత్రయోదశాక్షరా సతీషా ప్రాప్యన్యవర్తనస్యే అక్షరే అమీలే దాగుంసా దక్షిణాభిశ్చ తపసాగచ్చ తస్మాత్తిష్టుభోలోకే మాధ్యంతినే శమనే దక్షిణానీయంతయేషత్ ఖలు వావదపయత్యాహుర్యస్వం దదాతీతి గాయత్కృతపదచ్చతురక్షరా సత్యజయా జ్యోతిషాతమస్యా అజాభ్యరుంధతజాయా అజత్తగుంసా సోమంచాహరచ్చత్వారిజాక్షరాణి సాష్టాక్షరా సమపద్యత బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాగ్యాయత్రీ కనిష్టా ఛందసాగంసతి యజ్ఞముఖం పరియాగేతి దేవాదస్వామమాహరత్తస్మాద్యజ్ఞముఖం పర్యేత్తస్మాత్ తేజస్వినేతమాపద్భ్యాన్ ద్వే సవనే సమగృహ్ణాన్ ముఖేనేయన్ముఖేన సమగృహ్ణా తదయప్తస్మాద్వే సవనే శుక్రపదే ప్రాదస్సవనం చ మాధ్యంతినం చ తస్మాత్ తృతీయసవనరిజేషమభిజృణ్వంతి ధీతమివహిమణ్యం త ఆశిరమవనయజత శుక్రప్రాయాథో సంభరేణత్తగం సోమమా క్రియమాణం గంధర్వా విశ్వావసపర్యముష్ణా సతిస్రో రాత్రే పరిమిషుతోమసప్తస్మాత్తిస్రో రాత్రే క్రీడ సోమోమసతి దేవా బ్రువాన్ స్త్రీకామా వే గంధర్వా స్త్రియాష్క్రీడామేది దేవాగస్త్రియమేకాయణీక్రేణ సారోహి ద్రూపం కృద్ధా గంధర్వేభ్యో ్రమ్యాతిష్టద్రోహితో జన్మతే దేవాన్నపయుష్మక్రమేణాస్మానుపావర్తలే విష్పయా మహాయతి బ్రహ్మగంధర్వా అవదన్నగాగం దేవాస్ సా దేవాంగాయత ఉపావర్తలస్మాద్గాయంతగ్ఞస్త్రియ కామయంతే కాముకాయే నగ్ఞస్త్రియా భవంతి ఏవం వేదాథో ఏవం విద్వాభిజన్యేషు భవతి తేభ్యదేవ తదత్యుదయ బహుదగా క్రీణాదివాదే వై నగం సర్వయా క్రీణాదిస్మాదేకహాయనా మనుష్యా వాచం వదంతకోడయా కర్ణయా కానయా శ్రోణయా సప్తశభయా క్రీణాది సర్వయే వైనం క్రీణాదియేతయా క్రీణేయా దుష్కర్మా యజమానస్యాద్య కృష్ణయా నస్తరణే స్యాత్ ప్రమాయుకో యజమానస్యాద్య ద్విరూపయా వార్త్రఘ్నే స్యాత్ సమాన్య ంజనీయాత్తం వాణ్యోజనీయా తరుణయా పింగాక్ష్యాక్రీణాద్యేతద్వే సోమస్య రూపం యస్మై వైనం దేవతగా క్రీణాతి తద్భిరణ్యమభవత్తస్మాదభ్యో హిరణ్యం పునంది బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాదనస్థికేన ప్రజా ప్రవీగంతే స్థన్వదే జ్ఞాయంత ఇది యద్ధిరణ్యం కృతే వధాయ జుహోచితస్మాదనస్థికేన ప్రజా ప్రవీయంతే స్థన్వదే జ్ఞాయంత ఏతద్వాహగ్ఞ ప్రియం ధామయద్ధృతంతే జో హిరణ్యమియంతే శుక్రతనోజసంవర్జయిత్యాహసుతేజసమేవే ంకరోత్యోసంభరత్తేనైద్యమవద్యాగర్భా ప్రజానా పరాపాదుకాశ్రుద్బద్ధమవదాది గర్భాణ ధృత్యేనష్టర్క్యం బద్ధాది ప్రజానా ప్రజలనాయ వాగ్వాగేషాయత్సోమక్రేణేజోరథేత్యాహయ్య మనసాజవతే తద్వాజావృతమనసేత్యాహ మనసా హి వాగ్ధృతాదిష్టావిష్టవైద్యాహయజ్ఞో వే విష్ణుర్యజ్ఞ ైనాంజుష్టాంగరోజిశ్చాత్తే సత్యసవసః ప్రసవయిత్యాహసవిదప్రసూతామేవ వాజమవరుంధే కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగౌరక్షాగం సుజిఘాగం సంతేషకరుమారక్షోహదః పంథాయోగ్నేశ్చ సూర్యస్య చ సూర్యస్య చక్షురారుహమగ్నే నక్షకణేనికామిత్యాహయేవారక్షోహదః పంథాస్తగుం సమారోహతి వాగ్వాయ మనాధేత్యాహసాస్తేనామేతస్మాచ్చా ప్రజాయంతేహయ్యమనసాచేతయతేతద్వాజాపదతి మనాసేత్యాహయ్య మనసాభిగచ్చతి తత్కరోతి ధీరసేత్యాహయ్య మనసాధ్యాయలి తద్వాజాపదతి దక్షిణాసేత్యాహ దక్షిణాయజ్ఞాసేత్యాహయ్యజ్ఞామేవైనాయాసే క్షత్రియాేదాదిశేష్ణేత్యాహయదేవాదిత్య ప్రాయణీయాయజ్ఞానామాదిత్య ఉదయనీయస్తస్మాదేవ మాహయదబద్ధాస్యాదయతా స్యాద్యత్పతిబద్ధానుస్తరణే స్యాత్మాయుకో విజమాన స్యాద్యకర్ణ గృహీతా వాత్రఘ్నే స్యాత్ సవాన్యంజనీయాత్తం వాన్యోజనీయాన్ మిత్రస్తాపతిబద్ధాన్ విత్యాహ మిత్రో వే శివో దేవానా పరిబద్ధాది కోషాధ్వన పాత్యాహేయం వే కోషే మామేవాస్యాధిపాలక సమష్ట్యాంద్రాజాధ్యక్షాణేత్యాహేంద్రమేవాస్యాధ్యక్షం కరోత్యనుత్వా మాతామన్యతామనుమతీనయాక్రీణాది దేవమచ్చేహేత్యాహ దేవీత్యేదేవ స్వామయింద్రాయ సోమమిత్యాహేంద్ర ైయ్యాహ వాచైవ విక్రీయ పునరాత్మం వాచం ధత్తేన పదాసుకాస్య వాగ్భవతియేవం వేద షట్పదాన్యనుక్రామదిషడహం వాంగాదివదత్తిక సంవత్సరస్యాయనేవత్తే వాక్తామవరుంధే సప్తమే పదే జుహోది సప్తపదా షక్వలి పశవః షక్వలి పశూనేవరుంధే సప్త గ్రామ్యా పశవః సప్తారణ్యాః సప్తచందాగస్యుభయస్యావరుధ్యైవస్యశరుద్రాధేత్యాహ రూపమేవాస్యాయేతన్మహిమానం వ్యాజష్టే బృహస్పతి స్వాహం నేరన్వత్ప్రిత్యాహ బ్రహ్మవే ్రహ్మణైవాస్మై పశూనవరుంధే రుద్రోమధుభిరాజగేత్యాహ వృద్ధే పృథివ్యాస్తామూర్ధన్నాజిఘర్మిదే వయజనగిత్యాహ పృథివ్యాకేణమూర్ధాయత్రే వయజనమిడాయ పదయత్తాహేడాయేకేదత్పదయ్యోమక్రయన్నేఘస్వాహేత్యాహయదేవాస్మై పదాభ్యతమవేయేద్యదస్మాదేవమాహయదధ్వర్యనగ్నాహులింజుభుజాంధో ధ్వర్యస్యాద్రక్షాగం యజ్ఞగం హన్యత హిరణ్యమపాస్య జుహోత్య యజ్ఞగం రక్షాగం సిద్ధంతి కాండే కాండే వే క్రియమాణే యజ్ఞగం రక్షాగం సిఘాగం సంతి పరిలిఖితగం రక్ష పరిలిఖిత ేవాక్రందతి పశవో వే సోమగ్రయ్యైవ్యాత్మోదకం సంభవతి పశూనేవాంధేష్ స్మేరాధ్యాత్మానమేవాధ్వర్య పశుభ్యో నాంతరేరాహీతి యజమానాయ ప్రేక్షతి యజమానగేవరయంద్రసాదితో దేనాలైతి పత్రిగాధ్వమానేషాత్మనో యత్పత్రేషు ధత్తే తాదృగేవద ష్టేమతేషేషుపేయేత్యాహత్వష్టా వే పశూనాం మిథునా నాగౌరోపగద్రూపమేవ పశుతస్మై వై లోకాయ గార్హవత్యాధీయతే పుష్పా ఆహవనీయో యద్గార్హవత్య ఉపమేరస్మిన్ లోకే పశుమాన్ స్యాద్యదాహవనీయే పుష్పం లోకే పశుమాన్ స్యాద్భయోరుపవత్యుభయోరేవైనం లోకయా పశుమంతం కరోతి బ్రహ్మవాదినో వదంతి విజిత్య సోమా న నాగం రాజాదస్మిగతాపన్నం క్షితమేవాజినయాత్యథాస్యాగ్రజితన్నిక్షితాదృగేవద్యంగ విజినయాత్యథాఖన్నాపన్నం విధావతిభయేణోమవిక్రయేక్షోధుకర్ణోహస్పాహోపవేశ స్వామక్రయణ ఏవాంతృతీయమవరుంధయతి పశూనాం చర్మం విమేతే పశూనేవాంధే పశవో హి తృతీయం సమనయ్యం కామకేతా పశుస్యాదిత్రక్షరస్తస్య మమేతర్క్షం వా అపశవ్యమపశురేవ భవజయం కామకేత పశుమాన్ స్యాదిలోమరస్తస్య మమేతైలబ్ధై పశూనాగం రూపకం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవత్యపామందే క్రీణాసరసమేవైనం క్రీణాత్యమాత్యోసీత్యాహమే వైనం కురుతే శుక్రస్తే గ్రహయిత్యాహ శుక్రోజ్ఞస్య గ్రహో నసాక్షయాది మహిమానమేవాస్యాక్షయాత్య నసాక్షయాది తస్మాదనో వాక్యగం సమే జీవనం యత్ర ఖలు వా జేతకం శేష్ణాహరం జిరస్మాచ్చేర్ణహార్యం గిరో జీవనమభిత్యం దేవగం సవితారమిత్యదిచ్ఛందాభిమేతేదిచ్ఛందామే సర్వాణి ఛందాగం ేవైనం ఛందోర్మిమేదేవష్మవాగేషాఛందాంగిరదిచ్ఛందాదిచ్ఛంద సత్యామిమేదేవష్మైవైనకం సమానానాంగైకయోత్సర్గం విమేతే యాతయాం నియాయాతయాం నియైవైనం విమేతే తస్మాన్నానావేర్యా అంగులయ సర్వాస్మంగుష్ఠమపరిగృహ్ణాత్ సమావద్భ్యోన్యాభిరంగులభిష్టస్మాత్ సర్వాసంచర సహ సర్వాధర్మేతృష్టా అంగులయోజాయేకైకయోత్సర్గం విమేతే తస్మాభ్యభక్తా జాయంతే పంచకర్తోషా విమేతే పంచాక్షరాంగిపాంతో యజ్ఞో యజ్ఞమేవాంధే పంచకర్తస్తోష్ణేం సంపద్యంతే దశాక్షరా విరాన్నం విరా విరాజైవాన్నాద్యమవరుంధే యజ్జుషా విమేతే భూతమేవాంధే యత్తోష్ణేం భవిష్యద్య ైతావానేవ సోమస్యాద్యావంతం విమేతే యజమానస్యైవ స్యాన్నామిజలస్యానాం ప్రజాభ్యస్తేత్యవసమోహరిజలస్యానేవాన్ బాభజతి వాససోపనక్యది సర్వదేవత్యం వైవాన సర్వాభిరేవైనం దేవతాభిః సమర్థయతి పశవో వై సోమ ప్రాణాయత్వేత్యుపనక్యది ప్రాణమేవ పశుషు తథా వ్యానాయత్వేత్యనుసృంధతి వ్యానమేవ పశుషు తథా తస్మాన్ స్వంతం ప్రాణానజహతి క్రీణానేపనేతాగో అర్ధకం సోమం కురయాదగో అర్ధం యజమానమగో అర్ధమధ్వర్యం గోస్తు మహిమానం నామతి గవాదే క్రీణానే బ్రూయాద్గో అర్ధమేవ సోమ సమం కరోతి అర్ధం యజమానం అర్ధమద్ధర్యమర్మహిమానవతిరక్తజయాక్రేణాధిపసమేవైనం క్రేణాదిహిరణ్యేన క్రేణాదిశుక్రమేవైనం క్రేణాదిధేన్వాక్రేణాదిశాశిరమేవైనం క్రేణాత్రేణ క్రేణాదిశేంద్రమేవైనం క్రేణాదిర్వాణ్యదైవ్యస్య క్రేణాదిమిథునాభ్యాం క్రేణాదిమిథునస్యావరుద్ధ్యైవాదసాక్రేణాదిసర్వదేవత్యం వైవాదః సర్వాభ్యేవైనం దేవతాభ్య క్రేణాదిసంపద్యంతే దశాక్షరా విరాణ్యం విరాట్ విరాదైవాన్నాద్యమవరుంధే తపదస్తనోరస ప్రజాపదే పర్ణయిత్యాహ ఆత్మనాయ గచ్చయోనాప్నోం వేద శుక్రంతే శుక్రేణ క్రీణాయేత్యాహయసేవేన హిరణ్యేన స్వామక్రేణం తదభేద పునరాదోహిరణ్యేన సోమం క్రీణీయాద్దేష పునరాదీపేదేవాత్మ్యోతిస్ సోమవిక్రయలితమయిత్యాహ జ్యోతిరేవ యజమానే దధాతిగమసా సోమవిక్రయణమర్పయతి యతనుపగ్రచ్చాన్యాగం సమాగం దర్పాశ్చరితమాగం దర్పాణాందోకానాయ్ దేవా ఉపగ్రచ్చామేత్యాహదంతశోకాస్తాగం సమాగం దర్పా భవంతి తమసా సోమవిక్రయణం విద్యతి స్వానభ్రాజేత్యాహైదేవామృష్ణ సోమస్యాన్నాస్తేముష్మిల్లోకే సోమగం రక్షేభ్యస్వామక్రయణానుదిశతి క్రీతోమాభవత్తే శ్యాముష్మిల్లోకే సోమగం రక్షంతి వారుణో వే క్రేతస్వామనద్ధో మిత్రో నగేకి సుమిత్రధాయిత్యాహశాంత్యాయింద్రస్యోరుమావిషదక్షిణమిత్యాహ దేవా వైయకం సమక్రేణంతమింద్రస్యోరవు దక్షిణ ఆసాదయన్నేష ఖలు మాయేతరిహీంద్రో యో యజతేజస్మా దేవమాహోదాయుషా స్వాయుషేత్యాహ దేవతా దేవాన్ వారభ్యోత్తిష్టర్వంతరిక్షమన్వేత్యాహాంతరిక్షదేవ ేతరి సోమోదిత్యాసీదేత్యాహయసాయేదద్విమానేన మేతదర్థయతి యద్వారుణగం సంతం మైత్రం కరోతి వారుణ్యత్యాసాదయతి స్వయమైనం దేవతయా సమర్థయతి వాదసా పర్యాణక్యతి సర్వదేవత్యం వైవాదః సర్వాభిరేవైనం దేవతాభిః సమర్థయత్యథోరక్షసామవహత్తేవనేషువ్యంతరిక్షంత ేక్షంతమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్షమిత్యాహర్ణాక్ష్యం జిమిదోమిత్యాహగ్రావాహోవాగస్తేమాహోదిత్యంజాతేతస్మాదేవమాహోదిత్యంజాతవేదసమిది సౌర్యజ్ఞానకృష్ణాజినం ప్రత్యానక్యజలక్షసామపహత్యాపుస్రావేదంధోరుషాహావిత్యాహయసాయుధురేమేణ ప్రత్యవదేవాత్మాపరిపరీవిజిత్యాహయదేవాన స్వామమాక్రియమానంగం ధర్మా విశ్వామస పర్యముష్ణాత్తస్మాదేవమాహాపరిమోషా యజమానస్య స్వస్తియ్యాహయమానస్యైవేషయజ్ఞానమ్యేతస్వాపనద్ధనమో మిత్రస్య వరుణస్య చక్షసమిత్యాహశాంత్యాసోమహంతగ్నినా ప్రతిష్ఠదేతౌ సంభవంతో విజమానమభిసంభవతః పురా కలు వా వైషమేధాయ ఆత్మానమారభ్యజరీక్షితోమిదగ్నే సోమీయం పశుమానభత ఆత్మనిష్క్రేణ ఏవాస్మాశ్యం పురుషనిష్క్రేణ ఇవ్వల్వాహులగ్నే సోమాభ్యాం వా ఇంద్రో వృత్తమహన్యదగ్నే సోమీయం పశుమానభదేవాత్రఘ్నగేవాస్మాశ్యం వారుణ్యర్చా పరిచరతి స్వయైవైనం దేవతగా పరిచరతి విమర్చాదిత్యం గృహేయాజ్ఞం విచ్చుభా విమర్చయసానాగతాయాత్యం క్రియతే తాదృగే పదద్విమక్తాన్యో నద్వాన్భవత్యమిమక్తాన్యోసాదిత్యం గృహాదయజ్ఞస్య సందత్తే పత్యం వారభదే పత్నే వారేణ క్యస్యే పత్నదేవానమదన్యర్మపదయద్వే పత్నే యజ్ఞస్య కరోతి మిథునంతరసోపత్నయా దేవేశ యజ్ఞస్యాంభారంభోనవచ్చేయావద్ధర్వే రాజానుచరేరాగచ్చతి సర్వేభ్యోవేతేభ్యాదిత్యం క్రియతే ఛందాగం త్రిఖలు వే సోమస్య రాజ్ఞానుచరాజ్ఞేనాదిత్యమధివిష్ణవేత్యాహ గాయత్ర్యా ఏవేతేన కరోతి సోమస్యాదిత్యమధివిష్ణవేత్యాహ త్రుష్టుభయేవేతేన కరోత్యతిథేనాదిత్యమధివిష్ణవేత్యాహ జగత్యా ఏవీరేణ్రయ స్వాషదా విష్ణవేత్యాహుభయేన కలోదిశ్యేనాయత్వా సోమభృదే విష్ణవేత్యాహ గాయత్ర్యా ఏవీతేన కరోది పంచకర్త్వా గృహ్ణాది పంచాక్షరా వందిః పాంతో యజ్ఞో యజ్ఞమేవావరుంధే బ్రహ్మవాదినా వదంతి కస్మా సత్యాగ్గాయత్ర్యా ఉభయద ఆదిత్యస్య క్రియత ఇది దేవాదస్వామహరత్తస్మాగ్గాయత్ర్యా ఉభయద ఆదిత్యస్య క్రియతే పురస్తాచోపరిష్టాచ్చ శిరోవా ఏదద్యజ్ఞస్య యదాదిత్యం నవగవాన పురోటాచో భవతి తస్మాన్నవధాసురో విశ్వోదన్నవగవాన పురోటాచో భవతి తే త్రయస్త్రికపాలాస్తోమేన సంవితాస్తేజస్త్రివృత్తేజయజ్ఞస్య శీర్షం దధాతి నవగవాన పురోటాసో భవతి తే త్రయస్త్రికపాలాస్త్రివృతా ప్రాణేన సంవితాస్త్రివృత్తే ప్రాణస్త్రివృతమేవ ప్రాణమభిపూర్ణై యజ్ఞస్య శీర్షం దధాతి ప్రజాపతేర్వాయేతాని పక్ష్మాణి గదస్వ బాళాయేక్షవేతిరస్తేగదాశ్వబాల ప్రస్తరో భవత్తే క్షవేతిరస్తే ప్రజాపతే రేవదశ్చక్షుః సంభరతి దేవావీయాహుతీర్ణజుహపస్తా అసురానుష్కామమాదంతే దేవాష్పర్యమపశ్యన్ కర్మణ్యో మే కర్మేణ కుర్వేతేష్పర్యమయాధేన కుర్వదతేర్వేతే రక్షాగస్య పాఘదయత్కాష్పర్యమయా పరిధయా భవందేక్షతామవహత్తే సగ్గస్పరిశయ మనన్నవజారాజన పురస్కాత్ పరిదధాత్యాదిత్యోగ్యేవాద్యం పురస్కాత్ రక్షాగస్య వహంత్యోర్భే సవిధామాదధాష్టా దేవ రక్షాగస్య వహంతి యజుషాణ్యాోష్ణే మన్యాం విధునత్వాగ్వే ఆదధాయ వివాప్తిజమాన ప్రతిష్ఠిత్యే బ్రహ్మపాదినా వదంతగ్నిశ్చ పాయేతో సోమశ్చ కథా సోమానాదిత్యం క్రియతేనా యదగ్నావగ్నిం వసిత్వా ప్రహరదినైవాగ్నయ ఆదిత్యం క్రియతే సోఖల్వాహురగ్నిః సర్వా దేవతా ఇది యద్ధవిరాజాద్యాగ్నిం మంథతి హవ్యాయైవా సన్నాయ సర్వా దేవతా జనయతి దేవాసురాస్తంగత్తా సంతే దేవామిథో విప్రియా సంతే ేష్టమానా పంచామన్నర్వసుమో రుద్రేరింద్రమరద్ధర్వరుణాదిత్యే బృహస్పతిర్విశ్వేర్దేవేమ్యంతాభ్యోరధ్యామోయం విధో విప్రియాస్మోజాన ఇమా ప్రియాస్తనభస్తా సమవజామహేతా ఇంద్రాభ్యస్తనిర్చాప్యో నః ృదయ